27 ఏది నిజం? లీల ఇలా ఆలోచించి సరస్వతీదేవిని రమ్మని ప్రార్థించింది. కొద్ది క్షణాల్లోనే సరస్వతీదేవి వచ్చింది. కాని ఈ మాటు పదేళ్ల పిల్లగా వచ్చింది. అయినా లీలాదేవి వెంటనే గుర్తుపట్టి ఆమెకు నమస్కరించి ఇలా, అమ్మా, నాకు కొత్త సందేహాలు కలుగుతున్నాయి. నేను వినయంతో అడుగుతున్నాను, దయచేసి నా సందేహాలు తీర్చు. నీ అనుగ్రహబలం వల్ల నేను చిదాకాశాన్ని దర్శించాను. అది ఆకాశమంత పెద్దదిగా, అద్దం వలె స్వచ్ఛంగా ఉంది. దిక్కులు, కాలం, లోకాలు, నియతి అన్నీ ఆ చిదాకాశంలో అవకాశాన్ని పొందాయి. అయితే అవన్నీ ప్రతిబింబాలు లాగా ఉన్నాయి. లోపల బయట కూడా ఆ ప్రతిబింబం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ రెండు బొమ్మల్లో ఏది అసలు బొమ్మ, ఏది ప్రతిఫలించిన బొమ్మ? తల్లి, తేల్చి చెప్పు. చర్చ అర్థవంతంగా ఉండాలంటే మనం ఉపయోగించే పదాలను స్పష్టంగా నిర్వచించుకోవాలి. చాలా మటుకు సందేహాలు నిర్వచనాలలో స్పష్టత లేకపోవటం వల్లే వస్తాయి. అందుకే సరస్వతీదేవి ఒక ఎదురు ప్రశ్న వేసింది. లీలా, సత్య ప్రపంచం, అసత్య ప్రపంచం అంటున్నావు కదా, ఇక్కడ సత్యమంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి అని లీలా ఆలోచించి చెప్పింది. అమ్మ, ఇప్పుడు మనిద్దరం ఇక్కడ ఉన్నాం కదా, మన చుట్టూతా ఈ పదార్థాలున్నాయి కదా, ఇదంతా సత్య ప్రపంచం. నేనిందాక సమాధిలో నా భర్త ఉన్న ప్రపంచాన్ని చూశాను కదా, అదంతా కృత్రిమం, అసత్యం. ఎందుకంటావా, అక్కడ ఆ వస్తువులు ఉండటానికి తగిన దేశకాలాదులు లేవు. దీన్ని నిర్వచనంగా చెప్పమంటావా? అనుకూలమైన దేశకాల క్రియాదుల వల్ల ఒక పదార్థం జన్మిస్తే అప్పుడు ఆ పదార్థం సత్యం. దేశకాలాదులు అనుకూలంగా లేని చోట జన్మించిన పదార్థం అసత్యం. సరస్వతీదేవి, లీలా, బాగా చెప్పావు. ఇక విచారించు, నువ్వు చిదాకాశంలో నీ భర్త ఉన్న ప్రపంచాన్ని చూశావు. ఆ ప్రపంచానికి కారణం ఉందా లేదా? లేదంటే కారణం లేకుండా కార్యం పుట్టిందని ఒప్పుకోవాల్సి వస్తుంది. అది కుదరదు కదా. కనుక ఆ ఐసర్ 35 ప్రపంచానికి కారణం ఉంది అనాలి. ఉంటే అది సత్యకారణమా అసత్యకారణమా? అది అసత్యకారణమే అనుకొని చూద్దాం. ఆ అసత్యకారణం ఏమై ఉండాలి? మన దగ్గర ఉన్నవి రెండే ప్రపంచాలు, చిదాకాశ ప్రపంచము, ఈ మామూలు ప్రపంచము. ఈ రెండు కాకుండా మరో ప్రపంచం ఏదైనా ఉండి అది చిదాకాశ ప్రపంచానికి కారణంగా ఉంది అనుకుందామా? అలాంటి మూడో ప్రపంచం ఎవరూ కన్నదీ విన్నదీ కాదు. అది మన ఊహకోసం కల్పించుకున్న ప్రపంచమే అని చెప్పాలి. దాన్ని కారణంగా చూపిస్తే ఎవరు నమ్ముతారు? కనుక అది కుదరదు. కాబట్టి ఈ మామూలు ప్రపంచమే చిదాకాశ ప్రపంచానికి కారణం అని చెప్పాలి. చిదాకాశ ప్రపంచానికి కారణం సత్యమా అసత్యమా అని మనం విచారిస్తున్నా. ఆ కారణం మాత్రం ఈ మామూలు ప్రపంచమే అని తేలింది. ఇప్పుడది సత్యమా అసత్యమా అని తేలాలి. మామూలు ప్రపంచం కారణం, చిదాకాశ ప్రపంచం కార్యం. కారణము కార్యము ఒకే జాతివై ఉంటాయి గాని వేరే వేరే జాతివి కావటానికి వీల్లేదు. అంటే కారణం అసత్యమైతే దాంట్లోంచి సత్యకార్యం పుట్టదు, అలాగే కారణం సత్యమైతే దాంట్లోంచి పుట్టే కార్యం అసత్యం కావటానికి వీల్లేదు. రెండు వస్తువులుండి వాటిల్లో ఒకటి సత్యము మరొకటి అసత్యము అయ్యేటట్లయితే వాటి మధ్య కార్యకారణ సంబంధం కుదరదు. నువ్వేమో మామూలు ప్రపంచం సత్యమని చిదాకాశ ప్రపంచం అసత్యమని చెబుతూ ఈ రెంటికీ కార్యకారణ భావాన్ని కలపాలని చూస్తున్నావు. ఇదెలా కుదురుతుంది? ఆ రెంటికీ కార్యకారణ భావాన్ని మనం కాదనలేం. కనుక అయితే రెండూ సత్య ప్రపంచాలే కావాలి, లేకపోతే రెండూ అసత్యలే కావాలి. అంతేగాని ఒకటి సత్యం మరొకటి అసత్యం అనటం కుదరదు. ఇలా అని సరస్వతీదేవి కొంచెం ఆగింది. చిన్న పిల్లగా కనిపిస్తున్న సరస్వతీదేవి ఇన్ని మెలికలుగా మాట్లాడేసరికి లీలాదేవి ఆశ్చర్యపోయింది. కాని కంగారు పడలేదు. ఆమె కొంచెం ఆలోచించి ఇలా అడిగింది. లీలా, సరస్వతీమాత, కార్యము కారణము ఒకే రకంగా ఉండాలనే మాట కుదరదు. మట్టిముద్దలోంచి కుండ పుడుతోంది. మట్టిముద్దకు నీటిని మోసే శక్తి లేదు, కుండకు ఆ శక్తి ఉంది. అంటే కారణం యొక్క శక్తి వేరు, కార్యం యొక్క శక్తి వేరు. ఇది లోకంలో కనిపిస్తోంది కదా, అలాగే కారణం యొక్క సత్త వేరు, కార్యం యొక్క సత్త వేరు అని ఎందుకు అనుకోకూడదు? సరస్వతీదేవి లీల మట్టి ముద్ద శక్తి వేరు, కుండ శక్తి వేరు, అది నిజమే. కానీ ఒకే మట్టి ముద్ద నుంచి రెండు కుండలు పుడితే ఆ కుండల శక్తులు వేరు వేరు కావు. అంటే ఒకే ఉపాదాన నిమిత్త కారణాల నుంచి విభిన్న కార్యాలు జన్మించినట్లయితే ఆ కార్యాలన్నీ ఒకే జాతివిగా ఉండి తీరుతాయి. ఇక మన ప్రపంచాల గురించి ఆలోచిద్దాం. ఇందాక నువ్వు చేసిన వాదన ప్రకారం ఈ మామూలు ప్రపంచం చిదాకాశ ప్రపంచానికి కారణమని తేలింది. అది నిజమైతే ఇక్కడి భూమిలోంచి అక్కడి భూమి ఏర్పడాలి, ఇక్కడి భూమి కాస్త అక్కడి భూమిగా మారి ఎగిరిపోతే ఇక్కడేం ఉంటుంది? ఆ సన్నివేశం సాధ్యమా? సాధ్యం కాకపోతే చిదాకాశంలో భూమి ఎలా పుడుతుంది, పుట్టిందిగా? దానికి కారణం మనం ఊహించుకోవాలి. ఆ ప్రపంచం మాట అలా ఉంచు, ఈ ప్రపంచము, ఈ పంచభూతాలు అవన్నీ అవిద్యలోంచే పుట్టాయి, అందులో సందేహం లేదు కదా. ఇక ఆ ప్రపంచానికి కారణమేమిటో మనకు తెలియటం లేదు. ఈ ప్రపంచానికి దానికి సజాతీయత్వం కనిపిస్తోంది, కనుక ఆ ప్రపంచం కూడా ఈ ప్రపంచం యొక్క కారణంలోంచే పుట్టిందని చెప్పక తప్పదు. అంటే చిదాకాశ ప్రపంచం కూడా అవిద్య వల్లే జన్మించింది, రెండు అవిద్య వల్లే జన్మించాయి, కనుక రెండూ ఒకే జాతికి చెందుతాయి. ఆయసర్ 36 లీలా సరస్వతీదేవి, చిదాకాశంలో నేను చూసిన ప్రపంచం స్మూతరూపం. స్మరించేటప్పుడు వస్తువుల ఆభాస మనస్సులో ఉంటుందే కాని నిజంగా వస్తువులు అక్కడ ఉండవు. ఒక స్మరణ జరుగుతోందంటే దాని వెనకాల సత్యమైన వస్తువుల యొక్క అనుభూతి ఉండాలి. అంటే దానికి సత్యమైన కారణం ఉండాలి, అదే ఈ బాహ్య ప్రపంచం. అందుకే ఈ మామూలు ప్రపంచం సత్యమని, దీని సంస్కారం రూపమైన స్మరణ వల్ల పుట్టిన ఆ చిదాకాశ ప్రపంచం అసత్యమని నేనంటున్నాను. సరస్వతీదేవి లీల, ఈ బాహ్య ప్రపంచం కూడా పూర్వసృష్టిలోని సంస్కారం వల్ల జన్మిస్తోంది, అందుచేత ఇది అసత్యమే, మిథ్యే. లీలా దేవి, అర్థమైంది, నువ్వు చెప్పింది నిజం, రెండు ప్రపంచాలు అసత్యాలే. సరస్వతీదేవి ఒట్టి అసత్యాలు కావు, లేకపోయినా ఉన్నట్లు కనిపించే అసత్యాలు, అంటే మిథ్యలు. లీలా దేవి, రెండు ప్రపంచాలు భ్రమాత్మక ప్రపంచాలే అయి ఉండగా బాహ్య ప్రపంచం నుంచి నా భర్తృప్రపంచం ఎలా జన్మించిదో ఆ క్రమాన్ని కొంచెం వివరించు. సరస్వతీదేవి లీల, ఇప్పుడు నీకు మండపోపాఖ్యానము అనే చిన్న కథ చెబుతాను, విను.